ఏషతే గాయత్ర గాయత్రో భాగ భాగమితి మే సోమాయ సోమాయ బ్రూతాత్రైస్తోభ జాగ్రందోమానాద్వేషాంగాజ్యం ఛందోమానామితి ఛంద సామ్రాజ్యం గచ్చతాది సామ్రాజ్యమితి సామ్రాజ్యం గచ్చతాది ఇతి మే సోమాయ సోమాయ బ్రూతాది బ్రూతాదాస్మాక ఆస్మాకోసి అసి శుక్ర శుక్రస్తే గ్రహ్యా గ్రహ్యో విచితా విచితస్వా విచితీ విచితా ంతు అభిం చందేవం దేవాం సవితారోన్యో కవిక్రయం కవిక్రతుమచ్చామి పవిత్రతుమితి కవిక్రతు అచ్చామి సత్యసర్వం సత్యసర్వాం రత్నధా సత్యసర్వమితి సత్య సర్వం రత్నధామభి రత్నధామితి రత్నధా అభి ప్రియం ప్రియం మతిం మతిం కవిం కవిమితి కవిం ఓర్ధ్వామతి అమతి అదిద్యుత అదిద్యుతత్సవీమణి సవీమణి హిరణ్యపాణి హిరణ్యపాణిరమిత హిరణ్యపాణి హిరణ్య పాణి అమిమీత సుక్రతో సుక్రతు కృపా శుక్రతుమితి సుక్రతో కృపా స్వాహా సరిది స్వాహా ప్రజాభ్యర్వాజాభ్యై ప్రజాభ్యా ప్రజా ప్రజాస్వా ప్రజాయి ప్రజాప్రాంతో అనుప్రాంత ప్రజా అనుప్రాణు ప్రాణు ప్రజాస్వం ప్రజాయి ప్రజానుప్రాణీ అనుప్రాణిను ప్రాణీ చంద్రం చంద్రేణ చంద్రేణ క్రీడాయి క్రీడామి శుక్రం శుక్రాం శుక్రేణ శుక్రేణామృతం అమృతమృతేన అమృతేన సగ్నే దేవోరస్మే అస్మే అస్మేస్మే హే చంద్రాణి చంద్రాణి తపస తపసస్తనో తనోరసి అసి ప్రజాపతే ప్రజాపతేర్వర్ణ ప్రజాపతేరి ప్రజాపతే వర్ణ పరమేణ పరమేణ పశునా పశునా క్రీయసే క్రీయసే సహస్రపోషం సహస్రపోషం పూషేయం సహస్రపోషమితి సహస్ర పోషం పుషేయం మిత్ర మిత్రో నాహి సుమిత్ర సుమిత్రధైంద్రస్ సుమిత్రధైతి సుమిత్రధ ఇంద్రస్ోరు ఊరుమావీశ ఆవీశ విషదక్షీణం దక్షిణముసన్ ఉసన్ ముసంతం ఉసంతగ్గస్ోన శోనస్ోనం శోనగ్గస్వాన స్వానభ్రాజ భ్రాజాంగారే అంగారే బంభారే సంభారే హస్త హస్తసుహస్త సుహస్తషానో సుహస్తేతి సుహస్త కృషానేతే కృషానో ఇది కృషానో ఏతే వా సోమక్రయణా సోమక్రయణాస్తాన్ సోమక్రయణా ఇది సోమక్రయణా తాం రక్షధ్వం రక్షధ్వం మావాహ ఓదహన్ దహన్ పరి పరీమా మాగ్నే అగ్నే దుశ్చరితాత్ దుశ్చరితాధస్వా దుశ్చరితాచరితే సుచరి సుచారికే భజ సుచారిక సుచారికే భయో ఉదాయూషా ఆయుషా స్వాయుషా స్వాయుషోత్ స్వాయుషేతీషు ఆయుషా ఉదత్థాం అష్టామృతాం అమృతాం అను అన్విత్యను ప్రతిపంథాం పంథావతద్మహి అవద్మహి స్వస్తిగా స్వస్తిగామేషం స్వస్తిగామితి స్వస్తి గా అనేకసమిత్యనేకసం ఏర విశ్వాహ విశ్వా పరి పరిద్విషా విషో వృణక్తి వృణక్తి విందతే విందతే వసు పశ్చితి వసు అరిత్యాస్తసి అశ్చరిత్యై అరిత్యై సదా సదాసీద ఆసీద సీదేతి సీద అస్తద్ధాద్యాషవో అంతరిక్షం అంతరిక్షమీమీత అమీమీత పరిమాణం పరిమాణం పృథివ్యా పృథివ్యా ఇది పృథివ్యా ఆసీదరే అసీదద్విశ్వా విశ్వాభువనాని భువనాని సమ్రాట్ సమ్రాట్ విశ్వా సమ్రాట్ సమ్రాట్ విశ్వేట్ తాని వరుణస్ వరుణస్ వ్రతాని వ్రతాని వ్రతాని వనేషురీ వ్యంతరిక్షం అంతరిక్షం తతానవాజం వాజమర్వత్సు అర్వత్సు పయా అర్వత్సిర్వత్సు పయశ్రియాసు ఉశ్రియాశ్రిశ్రియాసు హృత్సు క్రతుం హృత్సు క్రతుం వరుణ వరుణా భిక్షు భిక్ష్వగ్ని అగ్ని దివి దివి సూర్యం సూర్యమదాత్ అదాత్ సోమద్రౌ అద్రాద్రౌ సూర్యస్ చక్షు చక్షురారోహ ఆరోహ రోహాగ్నే అగ్నే రక్ష్ణ రక్ష్ణ కనీనకా కనీనకామితి కనీనకా యత్రైతసేభిః ఏకసేభిరీయసే ఈయసే భ్రాజమానః రాజమానో విపస్థితా విపస్థితే విపహస్థిత్రాయేకం ఏకం ఇదం ధూర్వాహౌ ధూర్వాహాపిదీధూ బాహౌ విజేతామనశ్రు అనశ్రు ఐరహణో అనశ్రు ఇత్యనశ్రు అవీరహణో బ్రహ్మచోరణౌ అవీరహణాదిత్యవీర అనౌ బ్రహ్మచోదనౌ స్వస్తి బ్రహ్మచోదనాది బ్రహ్మ చోదనౌ స్వస్తి యజమానస్ విభాన్ విభాన్ గచ్చతం గచ్చతం వద్ర వద్రో మే మేషీ అసి ప్రాచరస్వరస్వభువ భువస్పతే పతే విశ్వాని విశ్వాన్యభి అభిధామాని కామాని మా పరిపరిణ పరిపరిణ పరిపంసినా పరిపరిణీ పరి పరిణా పరిపంచినోవృతా పరిపంచినైతి పరి పంచినా వృతా అఘాయవా అఘాయవో విదన్ అఘయవైత్యవా విదన్ శేన శేనో భూత్వా భూత్వా పరా పరా పత పతయజమానస్ యజమానస్ గృహాన్ గృహాన్ గచ్చ గచ్చతతే రన్నౌ నౌ సగ్రస్కృతం సగ్గస్కృతమితి సగ్గస్కృతం నమో మిత్రస్య మిత్రస్య వరుణస్య వరుణస్య చక్షసే చక్షసే మహః మహో దేవాయ దేవాయ తత్ తదృతం ఋతాం సపర్యత సపర్యతేతి సపర్యత దూరే దిశే దేవజాతాయ దూరే దిశైతి దూరే దిశే దేవజాతాయేతవే దేవజాతాయేతి దేవ జాతాయ కేతవే దివః దివస్పుత్రాయ పుత్రాయ సూర్యాయ సూర్యాయ సాంసత సాంసతేతి సాంసత వరుణస్యోత్తంభానం ఉత్తంభానమసి అసి స్కంభసజ్జానీ స్కంభసజ్జానీ స్థ స్కంభసజ్జానీ ఇది స్కంభ సజ్జానీ స్థరితసదానీ ఋతసదన్యతసదానం ఋతసదనీత సదానీ ఋతసదానమృతసదానీ ఋతసదానమిత్యేత సదానం ఋతసదానీమాసీద ఋతసదానీత్యేత సదానీ ఆసీద సీతేతి సీద జాతే తే ధామాని ధామాని హరిషా హరిషా యజంతి యజంతి తాతే తే విశ్వా విశ్వా పరిభూ పరిభూరస్తు పరిభూరితి పరి భూ అస్తు యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం త్రయస్పాన ప్రతరాణ త్రయస్పానమితి గజ స్పానా ప్రతరాణ సువీరా ప్రతరాణమితి ప్రతరాణ సువీరో వీర సువీరీరు వీరా అవీర ప్ర అవీరేత్యవీర చరా సోమ సోమదుర్యాన్ దుర్యానితి దుర్యాన్ ఓ అగ్నేస్తను తనూరసి అసి విష్ణవే విష్ణవే త్వా సోమస్య సోమస్యాతీచే అతీచేరాదిత్యం ఆదిత్యగ్రస్యేనాయ సేనాయ సోమభృతే సోమభృతేర్గ్నయే సోమభృత ఇది సోమభృతే అగ్నయే రాజస్పోషదే రాజస్పోషదే విష్ణవే రాజస్పోషద ఇది రాజస్పోష దే విష్ణవే త్వాగ్నే అగ్నేర్జనిత్రం జనిత్రమసి అసి వృషణౌ వృషణౌ స్థ స ఉర్వశీ ఉర్వశ్యాయు ఆయుపూరురవా అసి అసి గాయత్రేణ ఛందసా ఛందసా మంథాని మంథాని త్రేయక్రోధేన త్రేష్ోభేన జాగరేణ త్రేష్ోభేనేతి త్రేష్ోభేన జాగరేణ ఛందసా ఛందసా మంథాని మంథానీతి మంథాని భవతన్న సమానసౌ సమానసౌ సకే ఏతసౌ సమానసాయితి సమానసౌ సకే ఏతస అరేపసౌ సకే ఏతసాయితి సేతసౌ అరేపసాహిత్యరేపసౌ మా యజ్ఞం యజ్ఞాం హీంశిష్టం హీంశిష్టం మా యజ్ఞపాదిం యజ్ఞపాదిం జాతవేదసౌ యజ్ఞపాదిమిది యజ్ఞపాదిం జాతవేదసౌ శివౌ జాతవేదసా ఇది జాత వేదసౌ శివో భగవతం భవతమద్య అర్జనా నలిన అగ్నా అగ్ని అగ్నిశ్చరతి చరతి ప్రవిష్ట ప్రవిష్టరిహీనా శివేందీ ప్రవిష్ట ఋషీనా పుత్ర పుత్రో అభిషత్తి పావా అభిషత్తి పావేత్యాభిషత్తి పావా సనా శోన శోన శ్రియజా శ్రియజాయజ శ్రియజేతి సుయజాహ ఇక దేభ్యో హవ్యం హవ్యాం సదం సదమప్రాయన్ అప్రాయన్ స్వాహా అప్రాయన్ ప్రాక్షన్ స్వాహేతి స్వాహా ఆపతలే ఆపతలేపతలే గృహామి గృహామి పరీపతలే పరీపతలే తనుమత్రే పరీపతయతి పరీపతలే తనుమత్రే సాత్పరాయ తనుమత్రయితి తను నత్రే సాత్పరాయ షట్మన్ షట్మన్నోజిష్టాయ ఓజిష్టాయనాదృష్టం అనాదృష్టమసి అస్యనాదృశ్యం అనాదృశ్యం దేవానామోజా అనాభిషస్తి అనాభిషస్తిభిషస్తి ప్రాహ అనాభిషస్తిభిషస్తి అభిషస్తి పాభిషస్తేన్యం అభిషస్తి పాభిషస్తి వాహ అనభిషస్తేంద్రమంజసా అనభిషస్తేంద్రమిత్యాభి స్వస్తేంద్రం అమంజసా సత్యం సత్యముప ఉపాదేశం ఏషాం సువితే సువితే మాధా ఘా అగ్నే అగ్నేరతపా రతపాస్తే రతపా ఇతిమూరత ప్రాహ తేరతపా చే రతపాయూరత పాతవ తవ తనో తనోరియం ఇయాం సా మయీ మయ్యా యా మమ మమ తనో తనోరేషా సాయీ తొయి సహ సహనౌ వ్రతపరే వ్రతపదే వ్రతాని వ్రతపతయోరత పదే వ్రతాన్యను అను మే మే దీక్షా దీక్షా దీక్షాపతి దీక్షాపతిమ్యాతా దీక్షాపతిరితి దీక్షా పతి మన్యతామను అనుతపా తపస్తపస్పతి తపస్పతిరాంశురాంశు తపస్పతి తపా పతి ఆంశురాంశుతే ఆంశురాంశురిత్యాంశు ఆంశు తే దేవా దేవ సోమా సోమాప్యాయత ఆప్యాయత ప్యాయతమింద్రాయ ఇంద్రాయకే ఏకధన విరపాతుభ్యం ఏకధన విరయిత్యేకధన విదే ఆతుభ్యం తుభ్యమింద్రా ఇంద్రప్యాయత ప్యాయతమాత్మ ఆత్మ త్వమింద్రాయ ఇంద్రాయ ప్యాయస్వ ప్యాయస్వాప్యాయ ఆప్యాయ ప్యాయస్మాన్ అస్మాన్ సఖీం సఖీం సంధ్యా సంధ్యా మేధయా మేధయా స్వస్తి స్వస్తి రే దేవా దేవసోమా సోమసుత్యా సుత్యా ముదృతం ఉదృచమసీయా ఉదృచమిచ్యుతే ఉదృతం అసీయేష్టాయేష్టాయిత్యాయేష్టాయప్రేషే భగాయ భగాయ ఘతం ఘతమేతవాదిభ్యతవాదిభ్యో నమవాదిభ్యైత్రేవాదిభ్యమో దివే దివే నమ నమ పృథివీ పృథివీయా యాదే అగ్నే అగ్నేయశయా అయశయా తనో అయశయేత్యయశయా తనోర్వరిషిష్ట వరిషిష్టా గక్వరేష్టోగ్రం గక్వరేష్ఠేకి గక్వరే సా ఉగ్రం వచా వచో అప అప అవధీత్ అవధీర్దేశం దేశం వచా వచో అప అపావీత్ అవధీత్ స్వాహా స్వాహా రజస్వయా రజస్వయా హరీశయా రజస్వయేతి రజ సయా హరిశయేతి హరి శయా తప్తాయనీ మే తప్తాయనీతి తప్త అయనీ మేసీ అసి విత్తాయనీ విత్తాయనీ మే విత్తాయనీతి విత్త అయనీ మేసీ అవతామవతాత్ అవతా నాథితం నాథితం విదే విదేరగ్నే అగ్నేర్నవ నభో నామ నామాగ్నే అగ్నే అంగిర అంగిర ఆయునా ఆయునా నామ్నే పృథివ్యామసి అసీయతే తేనా ఆధిష్టం కమలాధిష్టం నామ నామ యజ్ఞం యజ్ఞం తేన తేన పాదే ఆదే రథే ద్వితీయ్యాతీయ్యాతీయ్యాతీయ్యామనో అనుత్వాదేవీతే దేవీతలే శ్రీంభీ దేవీతయైతి దేవ వీతలే శిగ్రహ్యసి అసి సపత్నసాహీ సపత్నసాహీ దేవేభ్యా సపత్న సహీతి సపత్న సహీ దేవేభ్య కల్పస్వ కల్పస్వ శుంభస్వ శుంభస్వశుంభస్వ శుంభస్వేతి శుంభస్వ ఇంద్రఘోషస్వ ఇంద్రఘోష ఇది ఇంద్ర ఘోష వసోభి వసోభిపురస్తాత్ వసోభిరితి వసోభి పురస్తాత్వాసు ప్రచేత ప్రచేత రుద్రై ప్రచేత ప్రచేత రుద్రై పశ్చాత్ పశ్చాన్మనోజవా మనోజవా పితృభి మనోజవాది మన దక్షిణత పితృరితి పితృభి దక్షిణతో విశ్వకర్మా విశ్వకర్మాదిత్యై విశ్వకర్ణేతి విశ్వకర్మా ఆదిత్యైరుత్తరత ఉత్తరత పాతు పాత్రిరం ఇదమహం అహం తప్తం తప్తం వాహిర్ధా బహిర్ధాయుద్ధ్యా బహిర్దేవి బహిర్దా విజ్ఞాన్ని విశ్రేయాన్ని సృజామి శ్రీయంసి శిగ్రహ్యసి అసి స్వాహా స్వాహా ఆదిత్యవనీ ఆదిత్యవని బ్రహ్మవనీ ఆదిత్యవనిరిత్యాదిత్యవనీ బ్రహ్మవని క్షత్రవనీ బ్రహ్మవనిరి బ్రహ్మ పనీ క్షత్రవని స్వప్రజావనీ క్షత్రవనిరితి క్షత్రవనీ సుప్రజావనీ రాజస్కోశవనీ సుప్రజావనిరితి సుప్రజావనీ రాజస్కోశవని రావాహ రాజస్కోశవనిరితి రాజస్కోశవనీ ఆవాహ అహ దేవాన్ దేవాన్యజమానాయ యజమానాయ స్వాహ స్వాహా భూతేభ్య భూతేభ్యస్వా తా ధ్రువ ధ్రువోసి అసి పృథివీం పృథివీం రేంహ్రువక్షి ధ్రువక్షిదంతరిక్షం ధ్రువక్షి ధ్రువక్షి అంతరిక్షమచ్యుతక్షి అచ్యుతక్షి దివం అచ్యుతక్షిత్యచ్యుతక్షి దివం రేంహాగ్నే అగ్నే భస్మ భస్మాసి అస్యగ్నే అగ్నే పురీషం పురీషమసి అసీత్యసి యుంజతే మన మన ఉత ఉత యుంజతే యుంజతే ధియా ధియో విప్రా విప్రా విప్రస్ విప్రస్ బృహత బృహతో విపశ్చిత విపశ్చిత ఇది విప హోత్రే వయునా విదే వయునా విదేకా వయున విదితే వయున విదే ఏమీ దేవస్థు సవితు పరిస్థుతి పరిస్థుతి పరిస్థుతి ఇదం విష్ణో విష్ణుర్వీ విచక్రమే చక్రమే త్రేధా ఏదాని ఇదే రథే పదం పదమితి పదం సమూర్ఢమస్ సమూర్ఢమితి సమ్ ఊర్ఢం అశ్వాగ్నిసురే ఆగ్నిసురే స్వాహా స్వాహేతి స్వాహా ఇరావతి ధేనుమతీ ఇరావతిరామతి ధేనుమతీ ధేనుమతి ధేనుమతి భూతం భూతాం సూయవసీ సూయవసీ మనవే సుజవసిని సుజవసిని మనవేద దశస్చేతి దశస్యాష్కభ్రా అష్కభ్రా రోదసీ రోదసీ విష్ణో రోదసీ ఇది రోదసీ విష్ణ ఏతే విష్ణో ఇది విష్ణో ఏతే దాధత్స ఏతే దాధత్స పృథివీ పృథివీమభి అభిలో మయూకై మయూకై స్వాహా స్వాహేతి స్వాహా దేవశ్రుతౌ దేవేషు దేవశ్రుతాయి దేవశ్రుతౌ దేవేష్వాభోషతం ఆఘోషతం భోషతం ప్రాచీ ప్రాచీయ ప్రాచీ ప్రాచీ ప్రేతం ఇదమద్ధరం అద్ధరం కల్పయంతి కల్పయంతి ఊర్ధ్వం కల్పయంతి ఇది కల్పయంతి ఊర్ధ్వం యజ్ఞం యజ్ఞం నయతం నయతం మా నిక్వరతం నిక్వరతగ్రస్వం సంగోష్ఠం గోష్ఠమావదతం ఆవహతిగోష్ఠం ఆవహతం వదతం దేవీ దేవీ దుర్గే దేవీ దేవీ దుర్గే ఆయుః దుర్గే ఇది దుర్గే ఆయుర్మా మాలిః ఎన్వాలిష్టం మాలిష్టం ప్రజా ప్రజామిది ప్రజాం మాలిః నిర్వాలిష్టం ఆలిష్టమత్ర అత్ర రమేషాం రమేషాం వష్ం వష్ం పృథివ్యా పృథివ్యా పృథివ్యా విష్ణోర్ముఖం వీర్యాణి వీర్యాణి ప్రవోచం వోచం యార్థీవాణి పార్థీవాణి విమమే రజాగ్నేసీ విమమ ఇతి విమమే రజాగ్నేసీ తిరజాగ్నేసీ యో అస్కభాయతే అస్కభాయరుత్తరం ఉత్తరాం సదస్థం ఉత్తరమిత్యుతేరం సదస్థం విచక్రమాణ సదస్థమిది సదస్థం విచక్రమాణశ్రేధా విచక్రమాణై చక్రమాణ రేధోరుగాయ ఉరుగాయో విష్ణవే ఉరుగాయోరుగాయ విష్ణవే స్వాతి దివోరా విష్ణో విష్ణముత విష్ణో ఇది విష్ణో ఉదరా పృథివ్యా పృథివ్యామహ మహోరా వా విష్ణో విష్ణవురో విష్ణో ఇది విష్ణో పురోరంతరిక్షాంతరిక్షాంతరిక్షాత్ ఉమాహి ఇహస్తా హస్తా వసూనా వసూనా ఋణస్వ ఋణస్వాప్రా ఆప్రాయక్ష దక్షిణా దక్షిణా దోతా ఓతా ఉద సంవ్యాత్ సంవ్యాద్విష్ణవే విష్ణవే ేది ప్రసతి తద్విష్ణో విష్ణుస్తవతే స్తవతే వీర్యేణ వీర్యేణ మృగ మృగోనా భీమ భీమ కూచర కుచరో గీరిష్ఠా గిరిష్ఠాషో ఉరుషు త్రిషు త్రిషు విక్రమాణేషు విక్రమాణేష్ అధిక్షియంతి విక్రమాణేష్తి విక్రమాణేషు అధిక్షియంతి భువనాని అధిక్షియంతి ఇత్యధిక్షియంతి భువనాని విశ్వా విశ్వేతి విశ్వా విష్ణోరరాటం రరాటమసి అసి స్నత్రే స్నత్రే స్థ స్నత్రే స్నత్రే స్థ్యో స్యోర్ధ్రువ ధ్రువో వైష్ణవం వైష్ణవమసి అసి విష్ణవే విష్ణవే త్వా వేది త్వా ఆదరే రజే నాయీ నాయసి అసీదం ఇదమహం అహాక్ష రక్షసో గ్రీవా గ్రీవా అవి అవి కృంతామి కృంతామి బృహన్ బృహన్నాసి అసి బృహద్వా ఇంద్రాయ ఇంద్రాయ వాచం వాచం మద మదక్షోహణం రక్షోహణం మలయహనం రక్షోహణమితి రక్షహనం మలగహనం వైష్ణవీయం మలగహనమితి మలగహనం వైష్ణవీమిదం ఇదమహం అహంతం తం బలగం బలగముతే ఉద్వపామి పపామియం యన్నాహ మోనిష్ట్యాహ నిష్ట్యోయం యమమాత్యాహ అమాత్యో నిచఖాన నిచఖాన సమాన నిచఖానేతి నిచఖాన సమానోసయమాన అసయమాన సబంధు సబంధురసయబంధు సబంధురి స బంధు అసయబంధు స జాత అసయబంధురిత్యస బంధు స జాతో సజాత సజాత ఇతి స జాత అసయజాతవుతే ఉత్కృత్యాం కృత్యాం కీరాణి కిరాణి స్వరాణి స్వరాణసి స్వరాణి స్వ సపత్న సపత్న సత్రే సవత్నేతి సపత్న సత్రిమాతి సత్రాలి సత్ర రాడి అభిమాతి జనరాట్ అభిమాతిమాతి హా జనరాక్షోహా జనరాలి జన రాడ్ రక్షోహర్వరాట్ రక్షోరేతి రక్ష సర్వరాళ మిత్ర సర్వరాయి సర్వే అమిత్ర రక్షోహణా అమిత్రేత్యమిత్ర రక్షోహణోవలగహనా రక్షోహణ ఇది రక్ష హనా వలగహన ప్రలగహన ఇది వలగ హనా ప్రోక్షాణి ఉక్షాణి వైష్ణవాన్ వైష్ణవానవ అవనయామి నయామ్యవ అవస్తృణామి స్తృణామి వైష్ణవాన్ వైష్ణవాన్ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ రక్షోహణాయితి రక్ష అనౌ వలగహనా వలగహనాయితి వలగ అనౌ ఉపదధామి దామి వైష్ణవీ వైష్ణవీ పరి వైష్ణవీ ఇది వైష్ణవీ పర్యోహామి ఊహామి వైష్ణవీ వైష్ణవీ వైష్ణవం వైష్ణవీ ఇది వైష్ణవీ వైష్ణవమసి అసి వైష్ణవా వైష్ణవాస్థేతిష్టా యవోసి అసి యవయ యవయాస్మత్ అస్మద్దేశా దేశో యవయ యవయాదీ అనాదీయద్దివే దివేంతరిక్షాయ పృథివీ పృథివీ సింహంతాోకా లోకాదనా పితృషదనా పితృషదనం పితృసదనా పితృసదనా పితృషదనమసి పితృసదనమితి పితృసదనం అశ్యుతే ఉద్దిమం దివగ్రస్తభానా సభానాంతరిక్షం ఆంతరిక్షం అంతరిక్షం ప్రణా ప్రణదేమస్వ దేమస్వ పృథివ్యా పృథివ్యాం ద్యూతాన ృత మారుత మీనోతు మినోతు మిత్రవరుణౌ మిత్రవరుణో ధృవేన ధృవేన ధర్మాణ ధర్మాణ బ్రహ్మవని బ్రహ్మవని బ్రహ్మవనీతి బ్రహ్మవని క్షత్రవని క్షత్రవని రాజస్పోషవని క్షత్రవనీతి క్షత్రవని రాజస్పోషవని పరి రాజస్పోషవనీతి రాజస్పోష పని పర్యోహామి ఊహామి బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ క్షత్రం క్షత్రమాయో ఆయు ప్రజా ప్రజాంద్రేయం ప్రజామితి ప్రజాధ్రువ ధ్రువాసి అసి ధ్రువ ధ్రువోస్మిన్ అస్మిన్యజమాన యజమాన ఆయతనే ఆయతనే భూయాత్ ఆయతమిత్యాయతనే భూయాభ్యుతేన ఘతేన ద్యావాషి ద్యావాషి పూర్యేషాషి ద్యావాషి పూర్యేషాంద్రస్ ఇంద్రస్ క్షది క్షదిరాశి అసి విశ్వజనస్ ఛాయా విశ్వజనస్ేతి విశ్వ జనస్ ఛాయేతి ఛాయా ఉపరిత్వా వా గిర్వణ గిర్వణో గిరాహ గిర ఇమాః ఇమాభారంతో విశ్వతాః విశ్వత ఇతి విశ్వతాః వృద్ధాయమనో వృద్ధాయమితి వృద్ధ ఆయం అనవృద్ధాయ వృద్ధాయో దిష్టాః దిష్టాంతో దిష్టాయ దిష్టాయ ఇంద్రస్యో సోర్ధ్రువ ధ్రువ ఐంద్రం ఐంద్రం వైశ్వదేవం వైశ్వదేవమసి వైశ్వదేవమిది వైశ్వ దేవం అసీత్యసి విభూరసి విభూరి భూ అసి ప్రవాహన ప్రవాహనో బీ వాహన్యవాహన సంజవాహన స్వాత్ర వాహన స్వాత్ర ప్రజేత ప్రజేత ప్రజేతా విశ్వవేదా విశ్వవేదా ఋషి విశ్వవేదా ఇది విశ్వవేదా ఋషి కవి కవిరంధారి అంధారయ బ్రహ్మారి బ్రహ్మారిడవస్యో అవస్యోర్ధువస్వామే ధువస్వాం సింధ్యో సింధ్యోన్మాద్యాలీయా మాద్యాలీయమా స్వజ్యోతి ఋతధామే ఘత ధామా స్వజ్యోతి సముద్ర స్వజ్యోతిర్విశ్వాహ జ్యోతి సముద్రో విశ్వవ్యాచా విశ్వవ్యాచాయ విశ్వవ్యాచా ఇది విశ్వవ్యాచా అయేకపాదైకపాదీకపాదిత్యేక పాది అహి బుద్ధ్యా బుద్ధ్య సమ్రాట్ సమ్రాట్ కృషాణు సమ్రాటి సమ్రాట్ కృషాణు పరిషద్యా పరిషద్య పవమాన పరిషద్యైతి పరిషద్యా పవమానోక్వాన పృతక్వానామిష్ట పృతక్వేది ప్రతక్వాష్టోహంగ్యసూదన హవ్యసూదన సమూష్యా హవ్యసూదన ఇది హవ్యసూదన సమూష్యో విశ్వవేదా సమూష్యై సమూష్యా విశ్వవేదా ఊనాదిరిక్త విశ్వవేదా ఇది విశ్వవేదా ఊనాతిరిక్తస్య ప్రతిష్ట ఊనాతిరిక్తస్యేత్యూన అతిరిక్తస్య ప్రతిష్టాజ్ఞేయ అతిష్టేతి ప్రతిష్టా అజ్ఞేయ సగరాస్థ సగరేణ సగరేణ రౌద్రేణ అనీకేన పాత పాతమా మాగ్నయ అగ్నయ ఉభృత ఉభృతమా మాగ్నయ అగ్నయోతమా తమో వహస్తు అస్తు మాంసిష్టేతి హీంసిష్ట జ్యోతిరసి అసి విశ్వరూపం విశ్వరూపం విశ్వేషాం విశ్వరూపమితి విశ్వరూపం విశ్వేషాం దేవానాం దేవానాగ్ని సమితి సమితి సమ్ ఇది త్వాం సోమ సోమతనుభ్యా తనుభ్యోద్వేషోభ్య తనుభ్యై తనుభ్యోభ్యోన్యేభ్యేషోభ్యై ద్వేషా అన్యేభ్యుభ్యుభ్య ఉంతసీ అశివలోకం పురలోకస్వాహ స్వాహేతి స్వాహ అప్తురాజ్యేతు స్వాహ స్వాహేతి స్వాహ అగ్నేన నయ సుపథాయే సుపథేతి సుపథాయే అస్మాన్ అస్మాన్ విశ్వాని విశ్వాని దేవవయునాని వయునాని విద్వాన్ విద్వానికి విద్వాన్ యో నుధ్యస్పతే అస్మద్యూహురామం జుహురామేనా తేను భూయిష్ఠాం భూయిష్ఠాం తే నమయవృత్తి నమయవృత్తి విధేమ నమయవృత్తిమిది నమ వృక్తి విధేమేతి విధేమ అయన్నా నో అగ్ని అగ్నిర్వరీవ వరీవస్కృణోతు కృణోత్వయం అయం మృదా మృద పురా పురయేతు ఏతు ప్రబిందన్ ప్రబిందన్నితి ప్రబిందన్ అయం వాజాన్ వాజాన్ జయతు జయతు వాజసాతౌ వాజసాత అయం వాజసాత ఇతి వాజసాతౌ అయాం శత్రూన్ శత్రూన్ జయతు జయతు జగ్రేషాః జగ్రేషాన స్వాహ స్వాహేతి స్వాహ దేవ సవిత సవితరేషతే ఏ సోమా సోమస్తం తాం రక్షస్వ రక్షస్వ మాదభన్నేతత్వందే దేవ సోమా సోమదేవ దేవో దేవాని దేవాం ఉప ఉపారా అదాయిదం ఇదమహం అహం మనుష్యాం మనుష్యాం సహ సహ రాయ రాజస్కోషేణ కోషేణ స్వాహ స్వాహాని నిర్వరుణస్య వరుణస్య పాశాత్ పాశాన్ ముచ్యే ముచ్యేగ్నే అగ్నే వృతరా వృతరాస్తే తనూ తనూమయ మయ్యభూదే అభూదేషాయి యి యా మమ తనూ తనూస్వయి తయ్యభూత్ అభూదియం యాం సామయి మయీ యథాయథం యథాయథం నవ యథాయథమితి యథాయథం నవ వ్రతపే వ్రతపదే వ్రతాది వ్రతపత ఇదో వ్రత పదే వ్రతాన్యను అను మే దీక్షా దీక్షా దీక్షాపతి దీక్షాపతిరమగ్నిస్త దీక్షాపతి దీక్షాపతి అమగ్నిస్తాను అనుతపా తపస్తపస్పతి తపస్పతి తపా పతి అన్యాన్ అగాం అగాం అన్యాన్ కుపాగాం అగామర్వాక్ అర్వాక్ పాపరేభ్య పరేభ్య పర పరోవరేభ్య అవరేభ్యస్తం మంత్రా యుషామహే యుషామహే దేవా దేవనస్పతే వనస్పతే దేవయుజ్యాయై దేవయుజ్యాయై దేవా దేవయుజ్యాయాతి దేవయుజ్యాయై దేవాస్తా తా దేవయుజ్యాయై దేవయుజ్యాయై దృషంతాం దేవయుజ్యాయాతి దేవయుజ్యాయై దృషంతాం విష్ణవే విష్ణవే త్వా ఓషధేత్రయస్వ రాయస్వీతే స్వీతే మాయంసీమంతరిక్షం వాహీంసీంసీపృథివ్యా పృథివ్యాసం సంభ్రా అయా స్వాధీ స్వధీతిష్ేతీరాన స్వధీతి స్వధీతి తేతీరాన ప్రణినాయ ప్రణినాయ మహతే ప్రణినాయేతి ప్రణినాయ మహతే సౌభాగాయ సౌభాగాయేతి సౌభాగాయ అతస్త్వం త్వందే దేవమనస్పతే వనస్పతే శతవల్ష శతవల్షోగీ శతవల్షైతి శతవల్ష విరోహ రోహ సహస్రవల్షా సహస్రవల్షాదీ సహస్రవల్షాది సహస్రవల్షా వయమ్ వయా రుహేమ రుదేనేతి రుహేమ ఓ